ప్రజావేసత్రమాసదతపస్తప్యమానా జిహ్వతే దేవాపశ్యంతమసంఘృతస్య పూర్ణగ్రస్వథాం తముపోదతిష్ఠంతమజుభవః తేనార్ధమాసవోర్జమవారుంభత తస్మాదర్ధమాసే దేవాయుజ్యంతే పితరో పశ్యంజమసంఘృతస్య పూర్ణగ్రస్వథాం తముపోదతిష్ఠంతమజుభవః తేన మాస్యోర్జమవారుంభత తస్మాన్మాసిభ్య క్రియతే మనుష్యా అపశ్యంజమసంఘృతస్య పూర్ణగ్రస్వథాం తముపోదతిష్ఠంతమజుభవః తేన ద్వయీమోర్జమవారుంధత తస్మాద్యరన్నో మనుష్యేభ్యముపక్రియతే రాదశ్చ సాగంచ పశవోపశ్యంతమసంహృతస్య పూర్ణగ్రస్వథాం తముపోదతిష్ఠంతమజుభవః తేన త్రయీమోర్జమవారుంధత తస్మాద్రన్నః పశవః ప్రేరతే రాదస్సంగమే సాయం అసురాపశ్యంతమసంహృతస్య పూర్ణగ్రస్వథాం తముపోదతిష్ఠంతమజుభవః తేన సంవత్సరవోర్జమవారుంధత తే దేవా అమన్యంత అమీవా ఇదమభూవన్ యద్వయగ్రస్మయితి తగేతాని చాతుర్మాస్యాన్యపశ్యన్ తాని నిరవమన్ తైరేవైషాంతామోర్జమవృంజత అతో దేవాభవన్ పరాసురాః యద్యజతే యామేవ దేవావోర్జమవారుంధత తాంతేనావరుంధే యద్పితృభ్యః కరోతి యామేవ పితరవోర్జమవారుంధత తాంతేనావరుంధే యథావసేన్న గుంహరంతి యామేవ మనుష్యావోర్జమవారుంధత తాంతేనావరుంధే యద్దక్షిణాం దదాతి యామేవ పశవోర్జమవారుంధత తాంతేనావరుంధే యచ్చాతుర్మాస్యైర్యజతే యామేవాసురావోర్జమవారుంధత తాంతేనావరుంధే భవత్యాత్మనా పరాస్య భ్రాతృవ్యో భవతి విరాజో వా ఏషా విక్రాంతి యచ్చాతుర్మాస్యాని వైశ్వదేవేనాస్మిన్ లోకే ప్రత్యతిష్ఠతే వరుణ ప్రకాశైరంతరిక్షే సాకమేధైరముష్మిన్ లోకే ఏష హత్వా వేతత్సర్వం భవతి ఏవం విద్వాగశ్చాతుర్మాస్యైర్యజతే అగ్నిర్వావ సంవత్సరః ఆదిత్యః పరివత్సరః చంద్రమా ఇదావత్సరః వాయురణవత్సరః యద్వైష్దేవేన యజతే అగ్నిమేవ తత్సంవత్సరమాప్నోతి తస్మాద్వైష్దేవేన యజమానః సంవత్సరేనాగస్వస్తిమాశాస్త ఇత్యాశాసీత యద్వరుణ ప్రకాశైర్యజతే ఆదిత్యమేవ తత్పరివత్సరమాప్నోతి తస్మాద్వరుణ ప్రకాశైర్యజమానః పరివత్సరేనాగస్వస్తిమాశాస్త ఇత్యాశాసీత యత్సాగమేధైర్యజతే చంద్రమసమేవ తదిదావత్సరమాప్నోతి తస్మాత్ సాగమేధైర్యజమానః ఇదావత్సరేనాగస్వస్తిమాశాస్త ఇత్యాశాసీత యత్పితృయజ్ఞేన యజతే దేవానేవ తదన్వవస్యతి అథవా అస్య వాగశ్చానువత్సరశ్చాప్రేతావుచ్ఛిష్యేతే యక్షునాశీలీయేన యజతే వాగిమేవ తదనువత్సరమాప్నోతి తస్మాక్షునాశీలీయేన యజమానః అనువత్సరేణాగస్వస్తిమాశాస్త ఇత్యాశాసీత సంవత్సరం వా ఏషయేత్సదేత్యాహో యశ్చాతుర్మాస్యైర్యజతైతి ఏషహత్వే సంవత్సరమాప్నోతి యగేవం విద్వాగశ్చాతుర్మాస్యైర్యజతే విశ్వే దేవాః సమయజంత తేగ్నిమేవాయజంత తగేతం లోకమజయన్ యస్మిన్నగ్నిః యద్వైష్దేవేన యజతే ఏతమేవ లోకం జయతి యస్మిన్నగ్నిః అగ్నేరేవ సాయుధ్యముపైతి యదా వైష్దేవేన యజతే అథ సంవత్సరస్య గృహపరిమాప్నోతి యదా సంవత్సరస్య గృహపరిమాప్నోతి అథ సహస్రయాజినమాప్నోతి యదా సహస్రగాజినమాప్నోతి అథ గృహమేధినమాప్నోతి యదా గృహమేధినమాప్నోతి అథాగ్నిర్భవతి యదాగ్నిర్భవతి అథ గోర్భవతి ఏషా వై వైరేష్దేవస్య మాత్రా ఏతద్వా ఏతేషామవమం అతోతో వా ఉత్తరాణి శ్రేయాగుంసి భవంతి యద్విశ్వే దేవా సమయజంత తద్వైరేష్దేవస్య వైశ్వదేవత్వం అచాదిత్యో వరుణగం రాజానం వరుణ ప్రభాసైరేజత సగేతం లోకమజయతే యస్మిన్నాదిత్యః యద్వరుణ ప్రభాసైర్యజతే ఏకమేవ లోకం జయతి యస్మిన్నాదిత్యః ఆదిత్యస్యైవ సాయుజ్యముపైతి యదాదిత్యో వరుణగం రాజానం వరుణ ప్రభాసైరేజత తద్వరుణ ప్రభాసానాం వరుణ ప్రభాసత్వం అథ సోమో రాజా ఛందాగంసి సాగమేధైరేజత సగేతం లోకమజయత్ యస్మిగ్యశ్చంద్రమా విభాతి యత్సాగమేధైర్యజతే ఏతమేవ లోకం జయతి యస్మిగ్యశ్చంద్రమా విభాతి చంద్రమసగేవ సాయుజ్యముపైతి సోమో వై చంద్రమా ఏషహత్వై సాక్షాత్ సోమం భక్షయతి యగేవం విద్వాన్ సాగమేధైర్యజతే యత్సోమశ్చ రాజా ఛందాగుంసి చ సమేధంత తత్సాగమేధానాగుం సాగమేధత్వం అసత్తవః పితరః ప్రజాపతిం పితరం పితృయజ్ఞేనాగజంత తయేతం లోకమజయన్ యస్మిన్ ఋతవః యత్పితృయజ్ఞేన యజతే ఏతమేవ లోకం జయతి యస్మిన్ ఋతవః ఋతూనామేవ సాయుజ్యముపైతి యద్ఋతవః పితరః ప్రజాపతిం పితరం పితృయజ్ఞేనాయజంత తత్పితృయజ్ఞస్య పితృయజ్ఞత్వం అసౌషయమం దేవంత్రం భగైరయజంత ప్రథేమహీతి తదో వేదా ప్రసంత యగేవం విద్వాగస్త్రం భగైర్యజతే ప్రథతే ప్రజయా పశుభిః అథవాయుః పరమేష్ఠిరకం సునాసీనీయేనాయజత సగేతం లోకమజయత్ యస్మిన్ వాయుః యక్షునాసీనీయేన యజతే ఏతమేవ లోకం జయతి యస్మిన్ వాయుః వాయోరేవ సాయుజ్యముపైతి బ్రహ్మవాదినా వదంతి ప్రజాదుర్మాశ్రయాదీమీయత న ప్రమీయత ఇతి జీవన్ వాగేధృతో నప్యేతి యది వసంతా ప్రమీయతే వసంతో భవతి యది గ్రీష్మే గ్రీష్మః యది వర్షాసు వర్షాః యది శరది శరద్ యది హేమన్ హేమంతః ఋతుర్భోక్తా సంవత్సరమప్యేతి సంవత్సర ప్రజాపతిః ప్రజాపతిర్వావేషః ఓం అగ్నేః కృత్తికాః శుక్రం పరస్తాద్ జ్యోతిరవస్తాద్ ప్రజాపతే రోహిణీ ఆపః పరస్తాదోషధయోవస్తాద్ సోమస్యేన్వకావిచతాని పరస్తాద్ వయంతోవస్తాద్ వృద్ధస్య బాహో మృగయవః పరస్తాద్ క్షారోవస్తాద్ అదిత్యే పునర్వసో ద్వాదః పరస్తాదార్ద్రమవస్తాద్ బృహస్పతేస్తిష్యః ద్విపదః పరస్తాద్యజమానావస్తాద్ సర్పాణామాశ్రేషాః అభ్యాగచ్ఛందః పరస్తాదభ్యానృత్యంతోవస్తాద్ పుత్రణాం మహాః పృదంతః పరస్తాదవభ్రగంశోవస్తాద్ అర్యం నః పూర్వే ఫల్గుణే జాయా పరస్తాదశభోవస్తాద్ భగస్యోత్తరే వహదవః పరస్తాద్వహమానా అవస్తాద్ దేవస్య సవితుర్హస్తః ప్రథమః పరస్తాత్ సలిలవస్తాద్ ఇంద్రస్య చిత్రాత్ ఋతం పరస్తాత్ సత్యమవస్తాద్ వాయోర్నిష్ట్యాగ్రగతిః పరస్తాదసిద్ధిరవస్తాద్ ఇంద్రాగ్నియోర్విశాఖే యుగాయ పరస్తాత్ త్రిషమానా అవస్థాద్ మిత్రస్యానూరాధాః అభ్యారోహః పరస్తాదభ్యారూఢమవస్థాద్ ఇంద్రస్య రోహిణీ శృణః పరస్తాత్ ప్రతిశృణవస్థాద్ నిర్వృత్తే మూలవర్హణీ ప్రతిభంజంతః పరస్తాత్ ప్రతిశృణంతోవస్థాద్ అపాం పూర్వాషాఢాః భర్తః పరస్తాత్ సమితిరవస్థాత్ విశ్వేషాం దేవానాముత్తరాః అభిజయత్ పరస్తాద్ అభిజితమవస్థాత్ విష్ణాశ్రోణా వృక్షమానాః పరస్తాత్ పంచా అవస్థాత్ అసో నాగశ్రవిష్ఠాః భూతం పరస్తాద్ భూతిరవస్థాత్ ఇంద్రస్య శతభిషగే విశ్వవిదాః పరస్తాద్ విశ్వక్షితిరవస్థాత్ అజస్సేకపద పూర్వే ప్రోష్ఠపదాః వైశ్వాదరం పరస్తాద్ వైశ్వావశవమవస్థాత్ అహేర్బుద్ధ్యస్యోత్తరే అభిషిఞ్చంతః పరస్తాదభిషణ్వంతోరవస్థాత్ ఊష్ణో రేవతీ గావః పరస్తాద్ వత్సావస్థాత్ అశ్వినోరశ్వయుజౌ గ్రామః పరస్తాద్ సేనావస్థాద్ యమస్యాపభరణీః అపగర్షందః పరస్తాదపవహంతోవస్థాద్ పూర్ణావస్థాద్యత్తే దేవాదధుః యత్పుణ్యం నక్షత్రం తద్భక్కుర్వేతోపవ్యుషం యదా వే సూర్య ఉదేతి అథ నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావతి కుర్వేదకార్యే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఏవం హవే యజ్ఞేషు చ శతద్యుమ్నం చ మాత్స్యోనిరవసాయాం చకార యో వేద క్షత్రియం ప్రజాపతిం వేద ఉభయోరేణం లోకయోర్విదుః హస్తగేవాస్య హస్తః చిత్రాశిరః నిష్ట్యా హృదయం ఊరో విశాఖే ప్రతిష్టానో రాధాః ఏష వేద క్షత్రియ ప్రజాపతిః యగేవం వేద ఉభయోరేణం లోకయోర్విదుః అస్మిగ్గశ్చాముష్మిగ్గశ్చ యాం కామయేత దుహితరం ప్రియా స్యాదితి తాన్నిష్ట్యాయాం దద్యాత్ ప్రియైవ భవతి నేవ తు పునరాగచ్చతి అభిజిన్నామ నక్షత్రం ఉపరిష్టాదశాఢానాం అవస్థాక్షరోణాయై దేవాసురాః సంయత్తాసన్ తే దేవాస్తస్మిన్నక్షత్రేభ్యజయన్ యదభ్యజయన్ తదభిజితోభిజిత్వం యం కామగేతానపజయ్యం జగేతి తమేతస్మిన్నక్షత్రే గాజయేత్ అనపజయ్యమేవ జయతి పాపపరాజితమివతో ప్రజాపతిః పశూనసృజత తే నక్షత్రం నక్షత్రముపాతిష్ఠంత తే సమావంద ఏవాభవన్ తే రేవతీముపాతిష్ఠంత తే రేవత్యాం ప్రాభవన్ తస్మాద్రేవత్యాం పశూనాం కుర్వీత యత్కించార్వాజేన పుంసోమాద్ ప్రైవ భవంతి సలిలం వా ఇదమంతరాసీత్ యదరన్ తత్తారకానాం తారకత్వం యో వా ఇహేజతే అముకం సలోకం నక్షతే తన్నక్షత్రాణాం నక్షత్రత్వం దేవగృహా వై నక్షత్రాణి యగేవం వేద గృహ్యే భవతి యాని వా ఇమాని పృథివ్యాశ్చిత్రాణి తాని నక్షత్రాణి తస్మాదశ్లీలనామగ్గశ్చిత్రే నామస్యేన్నైరేత యథా పాపాహే కురుతే తాదృగేవ తదే దేవనక్షత్రాణి వా అన్యాని యమనక్షత్రాణ్యన్యాని కృత్తికా ప్రథమం విశాఖే ఉత్తమం తాని దేవనక్షత్రాణి అనురాధా ప్రథమం అపభరణీరుత్తమం తాని యమనక్షత్రాణి యాని దేవనక్షత్రాణి తాని దక్షిణేన పరియంతి యాని యమనక్షత్రాణి తాన్యుత్తరేణ అన్వేషామరాస్మేతి తదనురాధాః జ్యేష్ఠమేషామవధిష్మేతి తజ్జ్యేష్ఠగ్ని మూలవేషామవృక్షామేతి తన్మూలవర్హణి యన్నాసహంత తదశాఢాః యదశ్రోణద్ తచ్చ్రోణా యదశృణోద్ తచ్చ్రవిష్ఠాః యచ్చదమభిరజ్యన్ తచ్చదభిషగ్ ప్రోష్ఠపదేశోదయచ్చంత రేవత్యామరవంత అశ్వయుజోరయుంచత అవసరణేష్వపామహన్ తాని వాగేతాని యమనక్షత్రాణి యాన్యేవ దేవనక్షత్రాణి తేషు కుర్వేదిగత్కాలే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే దేవస్య సమితః ప్రాతః ప్రసవః ప్రాణః వరుణస్య సాయమాసమోపానః యత్ప్రదేశీనం ప్రాతస్తనాత్ ప్రాచీనగుం సంగమాత్ తతో దేవా అగ్నిష్టోమన్నరమివత తత్తదాత్తవీర్యం నిర్మార్గ మిత్రస్య సంగవ తత్పుణ్యం తేజస్వ్యః తస్మాత్ తర్హి పశవః సమాయంతి యత్ప్రదేచేనకం సంగవాత్ రాకీణం మధ్యందినాత్ తతో దేవా ఉచ్ఛన్నిరమివత తత్తదాత్తవీర్యం నిర్మార్గ బృహస్పతేర్మధ్యంతినః తత్పుణ్యం తేజస్వ్యః తస్మాత్తరి క్షిష్టంతపది యత్ప్రదేచీనం మధ్యంతినాత్ ప్రాచీనమపరాహ్నాత్ తదో దేవా షోడశినన్నిరమివత తత్తదాత్తవీర్యం నిర్మార్గః భగస్యాపరాహ్నః తత్పుణ్యం తేజస్వ్యః తస్మాదపరాహ్నే కుమార్యో భగమిచ్చమానాశ్చరంతి యత్ప్రదేచీనమపరాహ్నాత్ ప్రాచీనకం సాయాత్ తతో దేవాదిరాత్రం నిరమివత తత్తదాత్తవీర్యం నిర్మార్గః వరుణస్య సాయం తత్పుణ్యం తేజస్వ్యః తస్మాత్తరీనామృతం వదేత్ బ్రాహ్మణో వాశో నక్షత్రాణాం సమానస్యాన్నః పంచ పుణ్యాని నక్షత్రాణి చత్వారియశ్లీలాని తాని నవ యచ్చ పరస్తాన్నక్షత్రాణాం యచ్చావస్తాద్ తాన్నేకాదశ బ్రాహ్మణో ద్వాదశ యగేవం విద్వాన్ సంవత్సరం వ్రతం చరతి సంవత్సరే నైవాస్య వ్రతం గుప్తం భవతి సమానస్యాన్నః పంచ పుణ్యాని నక్షత్రాణి చత్వారియశ్లీలాని తాని నవ ఆగ్నేయే రాత్రి ఐంద్రమః తాన్నేకాదశ ఆదిత్యో ద్వాదశ యగేవం విద్వాన్ సంవత్సరం వ్రతం చరతి సంవత్సరే నైవాస్య వ్రతం గుప్తం భవతి బ్రహ్మవాదినో వదంతి కది పాత్రాణి యజ్ఞం వహంతీతి త్రయోదశే బ్రూయాత్ సయద్బ్రూయాత్ కస్తాని నిర్మిమీతేతి ప్రజాపతిరిది బ్రూయాత్ సయద్బ్రూయాత్ కుతస్తాని నిర్మిమీతేతి ఆత్మనైతి ప్రాణాపానాభ్యామేవోపాగస్వంతర్యామో నిర్మిమీత జ్ఞానాదుపాగం శశవనం వాచైంద్రవాయవం దక్షక్రతుభ్యాం మైత్రావరుణం శ్రోత్రాదాశ్వినం చక్షురశుక్రామంచినౌ ఆత్మనాగ్రహిణం అంగేభ్యముఖ్యం ఆయుషోధ్రువం ప్రతిష్టాయ ఋతుపాత్రే యజ్ఞం వావతం ప్రజాపతిర్నిరమిమీత సనిర్మితో నాధ్యయత సమవ్రీయత స ఏతాన్ ప్రజాపతిరపి పాపాన పశ్యత్ తాన్నిరవపద్ తైర్వేష యజ్ఞమప్యవపద్ ఎదపి పాపా భవంతి యజ్ఞస్తృత్యా సంవ్రయాయ ఋతమేవ పరమేష్ఠి ఋతన్నాత్తేతి కించన ఋతే సముద్రాహిత ఋతే భూమిర్యజ్ఞశ్రుత అగ్నిస్తిగ్మేణ శోచిషా తపాక్రాంతముష్ిహ శిరస్తపస్యాహితం వైశ్వానరస్య తేజస ఋతేనాస్య నివర్తయే సత్యేన పరివర్తయే తపసాస్యానువర్తయే శివేనాస్యోపవర్తయే షగ్మేనాస్యాభివర్తయే తద్వ్రతం తత్సత్యం తద్వ్రతం తక్షకేయం తేన శకేయం తేన రాభ్యాసం యద్ధర్మ పర్యవర్తయత్ అన్నాన్ పృథివ్యాదివః అగ్నిరీషా నవోజసా వరుణోధీతిభిః సహ ఇంద్రామరుద్భ్యశ్చ శిభిః సహ అగ్నిస్తిగ్మేన శోచిషా తపాక్రాంతముష్మిః శిరస్తపస్యాహితం వైశ్వానరస్య తేజస ఋతేనాస్య నివర్తయే సత్యేన పరివర్తయే తపసాస్యానువర్తయే శివేనాస్యోపవర్తయే షగ్మేనాస్యాభివర్తయే తద్వ్రతం తత్సత్యం తద్వ్రతం తక్షకేయం తేన సకేయం తేన రాధ్యాసం యో అస్యా పృథివ్యాస్త్వచి నివర్తయత్యోషధీః అగ్నిరీషా నవోజసా వరుణోధీతిభిః సహ ఇంద్రోమరుద్భ్యః సఖిభిః సహ అగ్నిస్తిగ్మేణ శోచిషా తపాక్రాంతముష్టిః శిరస్తపస్యాహితం వైశ్వానరస్య తేజసా ఋతేనాస్య నివర్తయే సత్యేన పరివర్తయే తపసాస్యానువర్తయే శివేనాస్యోపవర్తయే షగ్మేనాస్యాభివర్తయే తద్వ్రతం తత్సత్యం తద్వ్రతం తక్షకేయం తేన శకేయం తేన రాధ్యాసం ఏకం మా సముదసృజత్ పరమేష్ఠీ ప్రజాభ్యః తేనాభ్యో మహావహత్ అమృతం మర్త్యాభ్యః ప్రజామన ప్రజాయసే రజుదే మర్త్యామృతం ఏన మాసా అర్ధమాసాః ఋతవః పరివత్సరాః ఏన తే ప్రజాపతే ఈజానస్య న్యవర్తయన్ తేనాహమస్య బ్రహ్మణా నివర్తయామి జీవసే అగ్నిస్తిగ్మేణ శోషిషా తప ఆక్రాంతముష్ణిః శిరస్తపస్యాహితం వైశ్వానరస్య తేజసా ఋతేనాస్య నివర్తకే సత్తేన పరివర్తకే తపసాస్యానువర్తకే శివేనాస్యోపవర్తకే షగ్మేనాస్యాభివర్తకే తదృతం దత్సత్యం తద్వృతం దక్షకేయం తేన శకేయం తేన రాధ్యాసం దేవావీయద్దిగ్గే కుర్వద తదసురా కుర్వద తే సురావూర్ధం పృష్టేభ్యో నాపశ్యన్ తే కేశానగ్రే వపంత అసశ్మశ్రూణి అథోపపక్షౌ తదస్తేవాంజాయన్ పరాభవన్ యస్యేవం వపంతి అవాంగేతి అథోపరేవ భవతి అసదేవావూర్ధం పృష్టేభ్యో పశ్యన్ తౌపపక్షావగ్రే వపంత అసశ్మశ్రూణి అసకేశాన్ తదస్తే భవన్ స్వర్గం లోకమాయన్ యస్యేవం వపంతి భవత్యాత్మనః అథో సువర్గం లోకమేతి అథైతం పునర్వక్త్రే మిథునమ పశ్యతే సశ్మశ్రోన్నగ్రే వపద అసోపపక్షౌ అథకేశాన్ తథో వై స ప్రాజాయత ప్రజయా పశుభిః యస్యేవం వపంతి ప్రజయా పశుభిర్మిథునేర్జాయతే దేవాసురా సంయత్తాసన్ తే సంవత్సరే వ్యాయచ్ఛంత తాన్ దేవాశ్చాదుర్మాస్యే దేవాభిప్రాయుంజత వైశ్వదేవేన చతురో మాసో వృంజతేంద్రరాజానః తాన్ శీర్షన్నిజావర్తయంత పరిచ వరుణప్రకాశేశ్చతురో మాసో వృంజత వరుణరాజానః తాన్ శీర్షన్నిజావర్తయంత పరిచ సాగమేధేశ్చతురో మాసో వృంజత సోమరాజానః తాన్ శీర్షన్నిజావర్తయంత పరిచ యా సంవత్సర ఉపజీవాసీత్ రామే రామవృంజన తో దేవా అభవన్ పరాసురాః తేవం విద్వాగశ్చాదుర్మాస్యైర్గజతే భ్రాతర్యస్యైవ మాసో వృత్వా శీర్షన్నిషవర్తయతే పరిచ ఏషా సంవత్సర ఉపజీవా వృంతేతాం భ్రాతర్యస్య క్షుధాస్య భ్రాతర్యః పరా భవతి లోహితాయసే నివర్తయతే యద్వాగిమామగ్నిర్దావాగతే నివర్తయతి ఏతదేవేనాగం రూపం కృత్వా నివర్తయతి సాదశ్వశ్వో భూయసి భవంతేతి ప్రజాయకే ఏవం విద్వాన్ లోహితాయసేన నివర్తయతే ఏతదేవ రూపం కృత్వా నివర్తయతే సదశ్వశ్వో భూయాన్ భవన్నేతి ప్రేమజాయతేన్యాసుకల్యా నివర్తయేత త్రీణి త్రీణి వై దేవానామృద్ధాని త్రీణి ఛందాగంసి త్రీణి సమనాని త్రయమే లోకాః రిద్ధ్యామేవ తద్దీర్ఘేషు లోకేషు ప్రతిష్ఠతి యచ్చాదుర్మాస్య యాజ్యాత్మనోనామద్యేత్ దేవేభ్యావృశ్చేత చతుర్షు చతుర్షు మాసేషు నివర్తయేత పరోక్షమేవ తద్దేవేభ్య ఆత్మనోమద్యద్యనాం వృస్కాయ దేవానాం వా ఏదానీత యశ్చాదుర్మాస్య యాజీ ఏవం విద్వాన్నిషవర్తయతే పరిచ దేవతాప్యేది నాస్య రుద్రః ప్రజాం పశూనభిమన్యతే ఆయుష ప్రాణగం సంతనో ప్రాణాదపానగం సంతనో అపానాద్వ్యానగం సంతనో వ్యానాచక్షుః సంతనో చక్షుఃశ్రోత్రగం సంతనో శ్రోత్రాన్ మనః సంతనో మనసో వాచకం సంతనో వాచ ఆత్మానగం సంతనో ఆత్మన ప్రసవేగం సంతన పృథివ్యా అంతరిక్షకం సంతన అంతరిక్షాద్విపకం సంతన దివస్సువస్ సంతన ఇంద్రోదశీజో అస్థభిః వృత్రాణ్యప్రజష్కృతః జఘాననవతీర్ణవ ఇచ్ఛన్నశ్వస్య యచ్చిరః పర్వతేష్వపశ్రుతం తద్విదచ్చర్యనామతి అత్రాహగోరమన్వత నామత్తుష్టరపీచ్యం ఇచ్ఛా చంద్రమసో గృహే ఇంద్రమిగ్గాఖినో బృహత్ ఇంద్రమర్కేభిర్కినః ఇంద్రం వాణీర్నోషత ఇంద్రయుద్ధర్యోసజా సంమిశ్లావచోగిలా ఇంద్రో వజ్రేహిరణ్య ఇంద్రో దీర్ఘాయ చక్షసే ఆసూర్యగం రోహయద్దివి విగోభిరద్యమైనయత్ ఇంద్రవాజేషుణో అవ సహస్రప్రధనేషు చ ఉగ్ర ఉగ్రాభిరోతిభిరింద్రం వాజయామసే మహే వృత్రాయ హంతవే సవృషా వృషభో భవత్ ఇంద్రః సదామనే కృతః ఓజిష్ఠ సబలే హితః దుమ్నే శ్లోకేషు సౌమ్యః ఇరావద్రోణ సంభృతః సబలో అనపచ్యుతః అవక్షోగ్రోస్తృతః దేవాసురాః సంయత్తా ఆసన్ స ప్రజాపతిరింద్రం జ్యేష్ఠం పుత్రమపన్యజత్త ఏదే నమసురా బలీయాగం సోహనన్విది ప్రహ్లాదో హవైకాయాధవః విరోజనగ్రస్వం పుత్రమపన్యజత్త దేవేణం దేవాహనన్విది తే దేవా ప్రజాపతిమోసమేత్యోజుః నారాజకస్య యుద్ధమస్తి ఇంద్రమన్విక్షామేతి తయ్యజ్ఞకృతుభిరన్వేచ్ఛన్ తయ్యజ్ఞకృతుభిర్నాన్వవిందన్ తమిష్టిభిరన్వేక్షన్ తమిష్టిభిరన్వవిందన్ తదిష్టీనామిష్టిత్వం ఏష్టయో హవీ నామ తా ఇష్టైత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ బహిదేవాః తస్మాగేతమాజ్ఞావేశవమేకాదశక పాలందే క్షణీయన్ నిరవపన్ తదపద్రుద్యా తన్వత తాన్ పత్రీ సంజాంతముపానయన్ ఏతదంతమేవ కృత్వోతద్రవన్ తే ప్రాయణీయమభి సమారోహన్ తదపద్రుద్యా తన్వత తాంఛైవంతముపానయన్ ఏతదంతమేవ కృత్వోతద్రవన్ తాగిచ్చమభి సమారోహన్ తదపద్రుద్యా తన్వత తాయిడాహాంతముపానయన్ ఏతదంతమేవ కృత్వోతద్రవన్ తస్మాదేతాయేతదంతానిష్టయ సంతిష్ఠందే ఏవగం హి దేవా అకుర్వద ఇది దేవా అకుర్వద ఇత్యుమే మనుష్యా కుర్వదే తే దేవా ఊచు యద్వాయుముచ్చైర్యజ్ఞేన చ నామ తన్నోసురాః పాపాను విందంతి ఉపాగుంశోపసదా చ నామ తథా నోసురాః పాపానాను వేత్స్యంతీతి తదుపాగుంశోపసదమదన్వద తిస్రగేవ సామిధేనేరణోచ్య శ్రువేణాఘారమాఘార్య తిస్రః పరాశీలాహుతేరుహుత్వా శ్రేణోపసంజుభవాంచక్రుః ఉగ్రం వచో అపావధీన్ పేషం వచో అపావధీ స్వాహేతి అశనగా విపాసే హవా ఉగ్రం వచః ఏణశ్చవేరహత్యం చ ద్వేషం వచః ఏతకం హవావదచ్చతుర్ధా విహితం పాహాత్మానం దేవా అపజిఘ్రే తసో ఏవేతయజమానః తిస్రగేవ సామిధేనేరణోచ్య శ్రువేణాఘారమాఘార్య తిస్రః పరాగేరాహుతేరుహుత్వా శ్రువేణోపసరంజుహోగి ఉగ్రం వచో అపావధీన్ వేషం వచో అపావధీ స్వాహేతి అశనగా విపాసే హవా ఉగ్రం వచః ఏణశ్చవేరహత్యం చ ద్వేషం వచః ఏతమేవ దక్షతుర్ధా విహితం పాత్మానయజమానోపహతే తే విడీయైవాహ పశుమాలభంత అన్నగేవ తద్దేవా అవర్తిం పాత్మానం వృత్తిమవనిర్భిరే తేనాభినీయే వరాత్రే ప్రాచరన్ రాత్రిగాయేవేవాహవర్తిం పాత్మానం మృత్యుమవజగ్భిరే తస్మాద్భినీయైవాహ పశుమానభేత అన్నగేవ తద్యజమానోవర్తిం పాత్మానం భ్రాతృవ్యానపనుదతే తేనాభినీయే వరాత్రే ప్రచరేత్ రాత్రిగాయేవ తద్యజమానోవర్తిం పాత్మానం భ్రాతృవ్యానపనుదతే సగేష ఉపవసీలేహం కృతే వచ్చః పశునాలభ్యతే దిగంబా అస్మిల్లోకే యజమాన అస్థిత మాగుంసం చ అస్థిదైవతేన మాగుంసం చ యజమానః సగ్స్కృతే తాగేత పంచదేవతాః అగ్నిశోమావర్గర్మిత్రావరుణౌ పంచపంచైవ యజమానః తం మాగుంసగ్గస్తావాస్థిమజ్జా ఏతమేవ తత్పంచసా విహితమాత్మానం వరుణపాశాన్ముంచతి మేషజరాయేణర్వరుణత్వాయ అగం సప్తభిః ఛందోభిః ప్రాతరః క్వయన్ తస్మాత్ సప్తనివృత్తాని ఛందాగుంసి ప్రాతరణభాగేనోచ్యంతే తమేతయోపసమేద్యోపాసీదన్ ఉపాస్మే గాయతానరగిరి తస్మాదేవయా వైష్మమాన ఉపసద్యః ससमुद्रमुत्तरतः प्राज्वलग्भोम्यन्तेन एष वावस समुद्रः यच्चाद्वारः एषमुपेव सभोम्यन्तः यद्येऽद्यन्तः तदेतत्त्रिशलन्त्रिपौरुषम् तस्मात्तन्त्रिपदस्तम् खनन्ति सुवर्णरजाभ्याम् कुशेभ्याम् परिगृहीतासीन् तय्यदस्यादयन् तस्मादादित्यः अथयत्सुवर्णरजाभ्याम् कुशेभ्याम् परिगृहीतासीन् सास्य कौशिकताः तरन्त्रिपदाभिप्रास्तुपद तरन्त्रिपदादता तरन्त्रिपदाहरन् यावदे त्रिपुतो मात्राः तम् पञ्चदशेनाभिप्रास्तुपद तम् पञ्चदशेनाददत तम् पञ्चदशेनाहरन् यावते पञ्चदशस्य मात्राः तम् सप्तदशेनाभिप्रास्तुपद तम् सप्तदशेनाददत तम् सप्तदशेनाहरन् यावते सप्तदशस्य मात्राः तस्य सप्तदशेन क्रियमाणस्य तेजोहरोपदत् तमेकविपुंशेनाभिप्रास्तुपद तमेकविपुंशेनाददत तमेकविपुंशेनाहरन् यावत्येकविपुंशस्य मात्राः ते यत्त्रिपदास्तुपदे त्रिपदैव तद्यजमानमाददत् तम् त्रिपदैव हरन्ति यावदे त्रिपदो मात्राः अज्ञवै त्रिपद यावद्वा अग्नेर्दहतो धूम उदेत्यानुव्येति तावदे त्रिपदो मात्राः अग्नेरेवैनन्तत् मात्रागुंसायुज्यगुंसलोकतायङ्गमयन्ति अथ यत्पञ्चदशेन स्तुमतेः पञ्चदशेनैव तद्यजमानमाददते तम् पञ्चदशेनैव हरन्ति यावते पञ्चदशस्य मात्राः चन्द्रमा वै पञ्चदशः एषै पञ्चदश्यामपक्षीयते पञ्चदश्यामा पूर्यते चन्द्रमथ एवैनन्तते मात्रागुंसायुज्यगुंसलोकताहङ्गमयन्ति असयत्सप्तदशेन स्तुपदे सप्तदशेनैव तद्यजमानमाददते तगुम् सप्तदशेनैव हरन्ति यावते सप्तदशस्य मात्रा प्रजापतर्वे सप्तदशः प्रजापते देवैनन्तते मात्रागुंसायुज्यगुंसलोकताहङ्गमयन्ति असयदेकविपुंशेन स्तुपदे एकविपुंशेनैव तद्यजमानमाददते तमेकविपुंशेनैव हरन्ति यावत्येकविपुंशस्य मात्राः असौ वा आदित्ययेकविपुंशः आदित्यस्यैवैनन्तते मात्राविंसायुज्यविंसलोकताहङ्गमयन्ति ते पुष्यौ व्यघ्नन् ते अहोरात्रे अभवताम् अहरेव सुवर्णा भवते रजता रात्रिः स यदादित्य उदेति एतामेव तत्सुवर्णाः कुशीमनुसमेति अशगतस्तमेति एतामेव तद्वजताम् कुशीमनुसंविशति प्रह्रादो हवैकायाशवः विलोचनग्रस्तम् पुत्रमुदास्यते स प्रदरो भवत् तस्मात् प्रददातु जगन्ना च मे देवे चत्वारस्तोमाः कृतान्तरे अथले पञ्च कलिः सः तस्माच्चतुष्टोमः तच्चतुष्टोमस्य चतुष्टोमत्वम् प्रदाहुः कृतवानितानि ज्योतिगुंसि यगेतस्य स्तोमा इति त्रिपञ्चदश सप्तदश एकविपुंशः एतानि वावतानि ज्योतिगुंसि यगेतस्य स्तोमाः सोऽब्रवीत् सप्तदशेन क्रियमाणो व्यलेशिषि विहज्यतमेति तमश्विनौ दानाभिरभिजद्यतान् पूषाकरम्भेन भारतीपरिपापेन मित्रावरुणोपयस्य तदाहो यदश्विभ्याम् धानाः पोष्टः करम्भः भारत्यै परिपापः मित्रावरुणयोपयस्याथ तस्मादेतेषागम् हविषामिन्द्रमेव यजन्तीति एताख्येनम् देवता इति ब्रूयात् एतेरहविर्भिरभिषज्यज्ञस्तस्मादिति कम्बसभोष्टाकपालेन प्रातः स वनेभिषज्यम् रुद्रा एकादशकपालेन माध्यम् दिने सवने विश्वे देवा द्वादशकपालेन तृतीयसवने स यदष्टाकपालान् प्रातः स वने कुर्यात् एकादशकपालान् माध्यम् दिने सवने द्वादशकपालाविस्तृतीयसवने विलोमदद्यज्ञस्य क्रियेत एकादशकपालानेव प्रातः सवने कुर्यात् एकादशकपालान्माद्यन्दिने सवने एकादशकपालाभिस्तृतीयसमने यज्ञस्य सलोमत्वाय तदाहो यज्ञसूनाम् प्रातः सवनम् वृद्धानाम् माध्यन्दिनकम् सवनम् विश्वेषाम् देवानाहम् तृतीयसवनम् अथ कस्मादेतेषाकम् हविषामिन्द्रमेव यजन्तीति एताह्येणम् देवता इति ब्रूयात् एतेन हविद्भिरभिषज्जग्स्तस्मादिति तस्यावाचोपपादादिभयोः तमेतेषु सप्तदशन्दश्वश्रयन् यदश्रयन् तच्छ्रायन्ती यस्य श्रायन्तीयत्वम् यदवारयन् तद्वारवन्ती यस्य वारवन्तीयत्वम् तस्यावाच एवापादादिभयोः तस्मागेतानि सप्तचतुरुत्तराणि छन्दागस्य पादशः तेषामदित्रेण्यरिच्छन्द नत्रेण्यभवन् सबृहदेवेवास्पृशत् द्वाभ्यामक्षराभ्याम् होरात्राभ्यामेव तदाहो कथमासादेवाक्षरा बृहति यस्याम् तत्प्रत्यतिष्ठत् द्वादशपौर्णमास्यः द्वादशाष्टकाः द्वादशामावास्याः एषा वावसादेवाक्षरा बृहति यस्याम् तत्प्रत्यतिष्ठति यानि च छन्दागस्यत्यरिच्छन्द यानि च नोदभवन् तानि निर्वेर्यानि हीनान्यमन्यन्त सा ब्रवीद्बृहते मामेव भूत्वा मामुपसर्गश्रयते चतुर्भिरक्षरेणष्टबृहतेन्नोदभवत् चतुर्भिरक्षरेपङ्क्तिर्बृहते मत्यरिच्छत तस्यामेतानि चत्वार्यक्षराण्यवच्छिद्या दधात् ते बृहते एव भूत्वा बृहदेवमसमश्रयताम् अष्टाभिरक्षरेरुष्णबृहतेन्मादभवत् अष्टाभिरक्षरेष्टबृहतेमत्यरिच्यत तस्यामेतान्यष्टावक्षराण्यवच्छद्यादधात् ते बृहते एव भूत्वा बृहदेवमसमश्रयताम् द्वादशभिरक्षरेः गायत्रे बृहतेन्मादभवत् द्वादशभिरक्षरे जगते बृहतेमत्यरिच्यत तस्यामेतानि द्वादशाक्षराहण्यपच्छिद्यादधात् हे बृहति एव भूत्वा बृहदेवमसमश्रयताम् सोऽब्रवीत् प्रजापतिः छन्दागुंसि रथो मे भवत युष्माभिरहमेतमध्वानमनुसञ्चराणीति तस्य गायत्रे च जगते च पक्षाभवताम् पुष्णिच्च त्रिष्णुच्च प्रष्ट्यौ अनुष्टुच्च पङ्क्तिश्चतुर्यौ बृहत्येवोद्भिरभवत् स एतम् छन्दो रथमास्थाय एतमध्वानमनुसमचरत् एतकम् हवे छन्दो रथमास्थाय एतमध्वानमनुसञ्चरति येनैष एतत् सञ्चरति यगेवम् विद्वान् स्वामेन गिरते यौचेनमेवम् वेद ॐ अनुमत्ते पुरोडाशमष्टाकपालम् निर्भवति ये प्रत्यन्तशम्याय अवशीयन्ते तन्नैरृतमेककपालम् इयम् वा अनुमतिः इयम् निरृतिः नैरृतेन पूर्वेण प्रचलति आत्मानमेव निरृतिम् पूर्वान् निरवदयते एककपालो भवति एकथैव निरृतिम् निरवदयते यदभूत्वा कालिकमत्रियेयुः रुद्रो भूत्वा गिरणोत्थाय अध्वर्यम् च यजमानम् च हन्यात् देहि स्वाहुलिञ्जुषाण इत्याह आहुत्यैवैनकम् शमयति नार्तिमार्च्छत्यध्वर्यम् न यजमानः एकोन्मुखेन यन्ति तद्धि निरृत्यै भागधेयम् इमान् दिशयन्ति एषा वै निरृत्यै स्वायामेव दिशि निरृतिर्निरवदयते सकृतगिरिणे जुहोति प्रदरे वा एतद्वे निर्वृत्यायतनम् स्वगेवायतने निर्वृतिम् निरवदयते एतदे निरृते भाग इत्याह निर्दिशत्वे वीणाम् भूते हविष्पत्यसेत्याह भूतिमेवोपावर्तते मुञ्चे मम गुंहस इत्याह अगुंहस एवैनम् मुञ्चते अङ्गुष्ठाभ्याम् जुहोति अन्धत एव निर्वृतिम् निरवदयते कृष्णम् वासकृष्णदोषम् दक्षिणा एतद्वे निर्वृत्यै रूपम् रूपेणैव निर्गतिम् निरवदयते అప్రతీక్షమాయంతి నిర్వృత్యాంతరిహిత్తి స్వాహానమోరీయం చకారే త్రిపుణే త్రిగాధిపత్యే జుహోతి ఆహుతేవ నమస్యంతో గాధిపత్యముపావర్తంతే అనుమతేన ప్రచరతి ఇయం వా అనుమతి ఇయమేవాస్మే రాజ్యమనుమన్యతే ధేనుం దక్షిణ ఇమామేవ ధేనుం కురుతే ఆదిత్యం చరణ్యర్ధపతి ఉభయేష్మేవ ప్రజా స్వభిషిచ్యతే దేవేషు చ మానుషేషు చ వరో దక్షిణ వరో హి రాజ్యకం సమర్థ్యై ఆజ్ఞావేష్టమేకాదశకపాలన్యర్ధపతి యజ్ఞ సర్వా దేవతాః పిష్టవ్యజ్ఞః దేవతాశ్చైవ యజ్ఞం చావరుంధే వామనోభిః దక్షిణ యద్భిః తేనాగ్నేయః యద్వామనః తేన వైష్ణవ సమర్థ్యై అగ్నే సోమేయమేకాదశకపాలన్యర్భవతి అగ్నే సోమాభ్యాం వా ఇంద్రో వృత్రమహన్యే యదగ్నే సోమేయమేకాదశకపాలన్యర్భవతి వార్తఘ్నమేవ విజిత్యే హిరణ్యం దక్షిణా సమర్థ్యై ఇంద్రో వృత్రకం హత్వా దేవతాభిష్టేంద్రియేణ చవ్యార్జత సయేతమైంద్రాగ్నమేకాదశకపాలమపశ్యత్ తన్నిరవపత్ తేన వేసు దేవతాస్తేంద్రియం చావారుంధ యేంద్రాగ్నమేకాదశకపాలం నిర్భవతి దేవతాశ్చైవ తేనేంద్రియం జగతమానోవరుంధే ఋషభోమహీ దక్షిణ యద్వహీ తేనాగ్నేయః యతిషభః తేనైంద్ర సమర్థ్యై ఆగ్నేయమష్టాకపాలం నిర్భవతి ఐంద్రం దధి యదాగ్నేయో భవతి అగ్నిర్వే యజ్ఞముఖం యజ్ఞముఖమే వర్ధ్యం పురస్తాభత్తేంద్రం దధి ఇంద్రియమేవారుంధే ఋషభోమహీ దక్షిణ యద్వహీ తేనాగ్నేయః యతిషభః తేనైంద్ర సమర్థ్యై యావదేర్వే ప్రజావోషధీనాహుతా నామాశ్న్ తాః పరాభవన్ ఆగ్రేణం భవతి హుతాద్యాయ యజమానస్యాపరాభావాయ దేవావోషధేష్వాజిమయో తావింద్రాగ్నేయుదయగా తావేదమేంద్రాగ్నం ద్వాదశకపాలన్నిలవృణాతాం యవేంద్రాగ్నభవత్యుజ్జిత్తే ద్వాదశకపాలో భవతి ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరేణైవాస్మాన్నమవరుంధే వైశ్వదేవశ్వరుర్భవతి వైశ్వదేవం వా అన్నం అన్నమేవాస్మైయేశ్వరయుజి ప్రథమజో వత్సో దక్షిణా సమర్థ్యై సౌమ్యగ్యశ్యామాగంచలం నిర్భవతి సోమో వా అదృష్టపక్షస్య రాజా అదృష్టపక్షమేవాస్మైయేశ్వరయుజి వాసో దక్షిణా సౌమ్యగం హి దేవతగా వాసః సమర్థ్యై సరస్వతే జలం నిర్భవతి సరస్వతే జలం మిథునమేవావరుంధే మిథునో గావో దక్షిణా సమర్థ్యై ఏ దివాగే యజ్ఞముఖాదుర్ధ్యాః యోగేర్దేవతాగాయేతి అష్టావేదాని హవేగంషి హవంతి అష్టాక్షరా గాయత్రీ గాయత్రోగ్నిః తేనైవ యజ్ఞముఖాదుర్ధ్యాగ్నేర్దేవతాయైనైతీ